23. లలికా త్రిశతి పూర్వపీఠిక. నందే విఘ్నేశ్వరం దేశం సర్వసిద్ధిప్రదాయనం వామాంకరుడ వామాక్షీకరవల్లన పూజితం ఒకటిత సర్వసిద్ధి ప్రజాత వామాంకస్థిత ముగ్ధ మోహ నాక్షియునైన లక్ష్మీదేవి యొక్క కరపల్లనములచే స్వయం ప్రకాశమానుడు కొమ్మనైన విఘ్నేశ్వరునకు లక్షి శ్రీగణపతికి ప్రవిభాన సంపన్నుడ నమస్కారము చేయుచున్నాను. పూజింపబడువాడు టిఈసిఎస్ సోహ పాశాంకుశేకు సుమరాజిత పంచశాఖాం పాటల్య సేవిశమాంచిత గాత్రన లిం ప్రాచీన వాక్స్తుతపదాం పరదేవతాం పంచాయుధార్చితపదాం ప్రణమామి దేవీంటు తా జగన్మాత పాశాయుధము అంకుశాయుధము ఇక్షుధనుస్సు పుష్పభానములు అవినిచే విరాజమానమవుచున్న పంచశాఖలు గలది పాటల పర్ణాంచిత సుషమాశోభితమైన గాత్రసల్లి లత వంటి నుకుమార శరీరము గలది అపౌరుష యములైన వేదవాక్కులచే స్తుతింపబడిన పాదాంబుజములు గలది ఆమె స్వయం ప్రకాశమాన పరదేవతాస్వరూపిణి. ఏతాదృశమహత్యోపేతమైన హే పరమేశ్వరి ప్రహ్వీభూతుడ నైనీకు నమస్కారము చేయుచున్నాను. 8. పూర్వపీఠిక. స్లో లోపాముద్రాపతిం నత్వా హయగ్రీవమపీశ్వరం శ్రీవిద్యారాజ సంసిద్ధికారి పంకజవీక్షణం. 3. తా శ్రీవిద్యాపనర్తకుడు శ్రీవిద్యాంగ దేవతయైన శ్రీలోపాముద్రకు భర్త గురువు దైవమునైన యగ మహర్షికి నమస్కరించి శ్రీవిద్యామంత్రరాజములైన పంచదశి షోడశి మహామంత్రములు సిద్ధిని భక్తులకనుగ్రహించునట్టి పంకజనేత్రుడు కర్తుం అకర్తం అన్యథాకర్తుంచ చేయుటకు చేయకుండుటకు మయ్యక రీతిగా చేయుటకును సమర్థున శ్రీ హయగ్రీనస్వామికి గూడ నమస్కరించి విస్తారితాం బహువిధాం బహుగా హకృతాం చ టీకాం విలోకయితు మక్షమతాం జనానాం తత్రత్య సర్వపదయోగవి వేకభానుం తుఫ్యే కరోమి లలితాపద భక్తి యోగాత్ తా సూరుజను లనేకులు ఈ లలితా లలితా త్రిశతికి బహు విధములుగా టీకలు రచించిరి. కాని భక్త జనులు ఆ టీకలను చూచుటకుగాని ఎన్వయము చేసుకొనుటకుగాని సమర్థులుగాకున్నారు. అట్టివారుల సంతుష్టికై శ్రీ లలితాదేవి చరణ 3 సరోరుహములయ్యందలి భక్తి సమాశ్రయణము వలన లలితా త్రిశతీయందలి సర్వపద సంబంధమును వివేచన చేసి ప్రకాశింపజేయటలో భాస్కర సదృశమైన భాష్యమును రచించుచున్నాను. స్త్యస 4:25 లలితా త్రిశతి అగస్త్య ఉవాచ. అగస్త్య మహర్షి హయగ్రీవునితో ఇట్లనెను 11. హయగ్రీవ దయాసింధో భగవన్ శిష్యవత్సల త్వత్తః శ్రుతామశేషేణ శ్రోతివ్యం యద్యదస్తి తత్ 1. తా హే హయగ్రీవ దయాసాగర భగవన్ శిష్యవత్సల వినదగనదంతయు నీవలన నేను సంపూర్ణముగా వినియుంటిని. స్లో రహస్యనాం సహస్రమపి త్వత్తః శృతం మయా ఇతః పరం మే నాస్త్యేవ శ్రోతవ్యమితి నిశ్చయః. 2. తా రహస్యనామ స్తోత్రము శ్రీలలితా రహస్యనామ స్తోత్రము గూఢ నీవలన వింటిని. ఇంతకంటే నధికముగా వినదగినదేదియు లేదనియేనా నిశ్చయము. తథాపి మమ చీతస్య పర్యాప్తిర్నైన జాయతే కాత్మ్యార్థః ప్రాప్య ఇత్యే వసోచేప్యామ్యహం. ప్రభ 3. తావ హే ప్రభో, ఆ రీతిగా వినియున్నను నా చిత్తమునకు సంతృప్తి కలుగుటలేదు. సంపూర్ణమైన యథార్థమంతయు తెలుసుకొనదగనది ఇంకను మిగిలియున్నదని నేను విచారించుచున్నాను. పూర్వ పీఠిక. కిమిదం కారణం బ్రూహి జ్ఞాతవ్యాంసో ది పునః అస్తి చే మమ తరుబుహై బ్రూహైత్యుప్త్యా ప్రణమ్య తమ్రా. తా ఇంత తెలుసుకొనెనను తృప్తి లేకపోవుటకు కారణము చెప్పుము. ఇంకను తెలుసుకొనదగిన యంశమున్నదా? ఒకవేళ జా జ్ఞాతవ్యాంసమున్నచ్చో దానిని నాకు చెప్పుడని పలికి ఆ హయగ్రీవ దేవునకు నమస్కరించి సూత ఉవాచ, సూతుడిట్ల నేను సమాలలంబే తత్పాదయగలం కలసోద్భవః ఒకటి హయాననో భీతభీతః కిమిదం క్యమదంత్వితి చాత్పంతా కలసోద్భవు డైనయగస్త్య మహర్షి శ్రీహయగ్రీవుని పాదపద్మములను గట్టిగా పట్టుకునెను. హయగ్రీవుడు భీతభీతుడై ఇదియేమి ఇదియేమి యనిస్లో ముంచుముంచేతి తంచోక్త్యా చింతాక్రాంతో బభూవ సాహ చిరం విచార్య నిశ్చిన్వ స్వక్తవ్యం నమయేత్యసౌ మని యగస్తినితో పలికి హయగ్రీవుడు చింతాక్రాంతుడాయెను. చిరకాలము తా పాదములను వీడుము వీడు మనీయగ 27-23 త్రిసతి నిచారించి తాను లలితా త్రిసతీ రహస్యమును చెప్పకూడదని నిశ్చయించుకొనినవాడే. శ్లో తూప్లీం స్థితిః స్మరణాం లలితాంబాకృతాం పురా ప్రణమ్య విప్రహ సమునిస్తత్సదా వత్యజనితః 7-7 శ్రీ లలితాపరాభట్టారిక ఈ లలితా త్రిసతిని ఎవరికిని చెప్పజనదు అని పూర్వము చేసిన యాజ్ఞను తలచుకొనుచు తూప్లీం భానముతో మెదలకయ్యుండెను. వేదమయుడైన హయగ్రీవునకు నమస్కరించి విపుడు మునిపుంగవుడైన యగస్త్యుడు హయగ్రీవుని పాదములను వదలక ఎట్లేయుండెను. నక్షత్రయవధి తదా గురుశిష్య తథాస్థితౌ తచ్చరుణ్వంతశ్చ పశ్యంతః సర్వే లోకాః సుస్మితాః. తావుడు 3 సంవత్సరములు గడచు వరకు గురువు గుకుగూపముననే కూర్చునెను. శిష్యుడు పాదోపసంగ్రహణముతో నొడలు మనచి ధ్యాన నిమగ్నుడాయెను. ఆ గురు శిష్యుల ప్రవృత్తిని వినిన చూచిన సర్వలోకనివాసులు విస్మయా విష్ణు లేరి. శ్లో తతః శ్రీలలితాదేవి కామేశ్వర సమన్విత ప్రాదుర్భూయ హయగ్రీవం రహస్యేవ మచోదయ 9 పూర్వ పీఠిక. తా 3 సంవత్సరములు గురు శిష్యులిరువురును ఆ స్థితిలో నుండగా కామేశ్వర సహితయైన శ్రీ లలితాంబిక ప్రత్యక్షమై హయగ్రీవుని రహస్యముగా ఈ విధముగా ప్రేరేపించెను. శ్రీదేవివాచ శ్రీదేవి ఇట్లు పలికెను. శ్లో అశ్వాననాపయోహ ప్రీత్యః శాస్త్ర విశ్వాసిని త్వయి రాజ్యం దేయం శిరో దేయం న దేయాపోడ సాక్షరీ 10 తా ఓ హయానన శాస్త్రవిశ్వాసివైన నీయందు మా ఇరువురుకు ప్రీతి గలదు. అర్థించెడు భక్తునకు లేదనలేక ఇచ్చువాడు రాజ్యమునేనను ఇయ్యవచ్చును మయు నావశ్యకమైన శిరస్సును సైతము నీయవచ్చునుగాని పోడసాక్షరి మహామంత్రము నెవ్వరికీ నీయరాదు. శ్లో స్వమాతృజారవర్గో ప్యాద్యైత్యగమా జగుహ తతో ఒతిగోపనీయా మే సర్వపూర్తికరీ స్తుతః 1 తా ఈ పోడసాక్షరి విద్య మాతృజారిణిత్వమువలే గోపనీయమని యాగమములు చెప్పుచున్నవి. నా సర్వపూర్తికరీ స్తుతి యా షోడసాక్షరీ విద్య కంటే అతి గోపనీయము. 29-30 లలితా త్రిసతి. శ్లో మధు కామేశ్వరేణాపి కృత సంగోపితా భృశం మదాజ్ఞయ నచో దేప్యశ్చక్రు నామ సహస్రకం 1-2 తానా చేతను కామేశ్వరుని చేతను ఈ సర్వపూర్తికరీ స్తుతి రూపమైన త్రిసతి ప్రణీతమై ఎత్యంత గోప్యముగా నుంచబడినది. నా యాజ్ఞవలన వాగ్దేవతలు లలితా సహస్రనామ స్తోత్ర ప్రణయనము గావించిరి. శ్లో ఆవాభ్యాం కథిత ముఖ్యా సర్వపూర్తికరీ స్తుత్యః సర్వక్రియాణాం వైకల్యపూర్తిర్యజ్ఞపతో భవేత్ 1-3 తా కామేశ్వరి కామేశ్వరులమైన మా ఇరువురి చేత చెప్పబడిన ఈ సర్వపూర్తికరీ స్తుతి సర్వ విద్యాసిద్ధి కరీ స్తుతి ముఖ్యమైనది. ఈ సర్వపూర్తికరీ స్తుతి జపము పారాయణము వలన సర్వకార్యములు వైకల్యము లేక సిద్ధించును. సర్వపూర్తికరం తస్మాద్దిదం నామ కృతం మధు తద్భూహి త్వమగస్త్యాయ పాత్రమేన న సంశేహ ఇఫ్ తా కావున సర్వసిద్ధిపూర్ధకరమైన ఈ నామసతత్రయము ఈ త్రిసతి నాచే ప్రణయనము చేయబడినది. రహస్యమైన స్తనమును అగస్త్యనకు చెప్పుము. ఇతడు ఈ స్తవమునుపదేశించుటకు పాత్రుడు సందేహము లేదు. పూర్వ పీఠిక శ్లో పత్న్యస్య లోపాముద్రాఖ్యామా ముపాస్తేరుతి అయంచ నితరాం భక్తస్తస్మాదస్య వదస్వ భక్తితః తత్ 1-5 తా లోపాముద్రయను పేరుగల ఈ యగస్త యగస్త్యని భార్య భక్త్యతిశయముతో నన్ను పాసించును. ఈ యగస్త్యుడు గూడా నాయందు అత్యంత భక్తి గలవాడు. కావున ఈ సర్వపూర్తికరీ స్తుతిని ఈ యగగస్త్యునకు ఉపదేశించుము. శ్లో అముంచమానస్త్వత్పాదౌ వర్షత్రయ మసౌస్థితః ఏతజ్ఞాతు మతో భక్త్యా హీదమేవ నిదర్శనం 1-6 తా త్వత్పాద సంగ్రహణము చేసి విడువక 3 సంవత్సరములు ధ్యాన నిష్ఠుడై ఏకభక్తితో నిన్ను సేవించుచూన్నాడు. ఆయన పాత్రతను యోగ్యతను తెలుసుకొనుటకు ఇదియే నిదర్శనము. శ్లోచి తపర్యాప్తి రీతస్య నాణ్యత సంభవిష్యతి సర్వపూర్తికరం తస్మాదనుజతో మయావద 1-7 తా సర్వపూర్తికరీ స్తుతియైన త్రిశతిని చెప్పక మరియొక రీతిగా ఇతనిచి తమునకు సంపూర్ణమైన ఆనందము కలుగనేరదు. కావున నేను నీకనుజ్ఞ ఇచ్చుచున్నాను, నీవు ఈ యగస్తినకు సర్వపూర్తికర త్రిశతిని చెప్పుము. 31 లటతా త్రిశతి ఊ సూతుడనెను డబ్ల్యూ శ్లో ఇత్యుక్త్వాంతరధా దబాకా కామేశ్వర సమస్వత అథోత్థాప్య హయగ్రీవ పాణిభ్యాం కుంభ సంభవః 1-8 సంస్థాప్య నికటే వాచమువాచ భృశ విస్మితః తా ఈ విధముగా పలికి కామేశ్వరి దేవి కామేశ్వర సహి హయగ్రీవ ఉవాచ 1 తయే ఎంతధ్యానము చెందెను. తదనంతరము హయగ్రీవుడు నక్షత్రయము పాదములు వీడక పడియున్న యగస్తిని 2 చేతులతో ఆదరముగా పైకి లేననెత్తి సమీపమున కూర్చుండబెట్టుకొని అతి విస్మితూ డైట్లు పలికెను. 2 హయగ్రీవుడు పలికెను. శ్లో కృతార్థోసి కృతార్థోసి కృతారో 2 సి ఘటో ఘన 1-9 శ్లో సినాతా ఓ అగస్త్యుడా, నీవు ముమ్మాటికి కృతార్థుడనే. తివిత్వత్సమో లలితాభక్తో నాస్తి నా స్త్రీ జగత్ప్రయే స్త్య స్వయం దేవి తన నక్తవ్యమన్వయేనా సాత్ 2-0 తా ముల్లోకములేందు నీతో సముడైన శ్రీలలితాదేవి భక్తుడు మరియొకడు లేడు. అందువలన నీవు ఉపదేశము నాకు అర్హుడవని శ్రీదేవి అనుశాసించెను. 32 పూర్వ పీఠిక వచ్చిష్యేణ త్వద చాహం ద్రష్టవా నస్మితాం శివాం యతంతే బ్రా దర్శనార్థాయ బ్రహ్మవిద్వేషపూర్వక 3-1 సచ్చిషీడనైన నీ కారణముగా నేను పరమేశానిని దర్శించితిని. బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులు శివస్వరూపిణి మైన లలితాదేవి దర్శనమునకే ప్రయత్నింతురు. తాదృశ మహత్వ సంపన్నమైన పరాభట్టారి కాదర్శనము అమేమగు నీ భర్త వలన నాకు లభించినది. శ్లో అతః పరం తే సక్షాక్ష్యామి సర్వపూర్తికరం స్తవం వ్యస్య స్మరణమాత్రేణ పర్యాప్తి స్తే భవేత్ హృది 2-2 తా ఇకముందు సర్వపూర్తికరమైన లలితాదేవి స్తనమును నీకు చెప్పెదను. ఆ సర్వపూర్తికర స్తవము స్మరించిన మాత్రమున నీ హృదయమునం పెట్టి లోపములేని సంతృప్తి కలుగును. 11 రహస్యనాం సహస్రాదపి గుహితమం మునే ఆనస్యకం తతో 6 పేతల్లలి తొం సముపాసితాం 2-3-2 7 శ్రీలలితా సహస్రనామ స్తోత్రము కంటే ఈ త్రిశతి స్తోత్రము గుహ్యతమమైనది. శ్రీలలితాదేవిని సించుటకు ఈ సర్వపూర్తికర స్తవము లలితా సహస్రనామ స్తోత్రము కంటే అత్యంత ఆవశ్యకమైనదని తెలియుము. 5:33 లలిరా త్రిశతి శ్లో తదహం సంప్రవక్ష్యామి లలితాంబానుశాసనాత్ శ్రీమత్పంచదశాక్షర్యాకాదినానంద్రమాన్ము నేర ంతా శ్రీలలితాంబిక యాజ్ఞ వలన నేను ఆ సర్వసంపూర్తికర స్తోత్రమునుపదేశింపబోవుచున్నాను. హే మునే, శ్రీ పంచదశాక్షరి విద్యా సంబంధమైన కాదివర్ణ విశిష్ట నామములను క్రమముగా చెప్పబోవుచున్నాను. స్లో పృథగ్వంసతినామాని కథితాని ఘటోద్భవ ఒకటి ఆహత్య నామ్నాం త్రిసతి సర్వసంపూర్తికారిణి తా శ్రీవిద్య కాదివిద్య హాదివిద్యయని ప్రసిద్ధమా కాదివిద్యయందు 15 బీజాక్షరములు కలవు. దీనినే శ్రీ లలితా పంచదశి ఎందురు ఇదియే సౌభాగ్య విద్యయను పేర ప్రసిద్ధము. ఓ కుంభ సంభవ, ఒక్కొక్క యక్షరమునకు 20 నామములు వేరువేరుగా చెప్పబడినవి, మొత్తము కలిసి 300 నామములతో సర్వసంపూర్తికారిణి విద్యాత్రిసతీయగును. రూప స్లో రహస్యతరహ శేషా గోపనీయ ప్రయత్నత శృణుష్వ మహాభాగ సావధానేన చేతసా 2-9 ఆ తా రహస్యతరహస్యమైన సర్వపూర్తికారిణియైన ఈ త్రిసతి విద్య విశేష ప్రయత్నముతో గోపనీయముగా నుంచుకొని యుపాసింపదగి యున్నది. మహాభాగ సావధాన చిత్తముతో త్రిసతి విద్యను వినుము. 34 పూర్వపీఠిక 1 స్లో కేవలం నామబుద్ధిస్తే న కార్యాతేషు కుంభజ మంత్రాత్మకత్వ మే శేషాం నామ్నాం నామాత్మ తాపి చ 2-7 తా హే అగస్త్య ఆ నామములయందు కేవల నామబుద్ధి మాత్రమే కలిగియుండగాదు. ఈ నామములకు మంత్రాత్మకత్వము నామాత్మకత్వము రెండును గలవు. స్లో తస్మాదేశాగ్రమనసా శ్రోతవ్యం చత్వదు సదా తాహ కావున నీవు ఏకాగ్రచిత్తముతో ఈ త్రిసతిని నిరంతరము అర్ధానబోధ పర్యంతము శ్రవణము చేయదగియున్నది. సూత ఉవాచ, సూతుడు పలికెను స్లో ఇత్యుక్త్వా తం హయగ్రీవః ప్రోచే నామ 333 శతత్రయం 2-8 తా హయగ్రీవ దేవుడు ఈ విధముగా పలికి అగస్త్యునకు నామశతిత్రయమునుపదేశించెను. పూర్వపీఠిక సమాప 35